శుక్ల యజుర్వేదాంతర్గత 9 బృహదారణ్యకోపనిషత్ విషయ సూచిక. బృహదారణ్యకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. శాంతి పాఠము. బృహదారణ్యకోపనిషత్ 1-2 అధ్యాయముల గురించి. బృహదారణ్యకోపనిషత్ 3 అధ్యాయము 3.1. ప్రథమ బ్రాహ్మణము, అశ్వమేధ యాగము, సృష్టి సందర్శన ధ్యానము. 3.2. ద్వితీయ బ్రాహ్మణము, మానసికాశ్వమేధ యాగము. 3.3. తృతీయ బ్రాహ్మణము, ప్రాణానంద స్వరూప సిద్ధి. 3.4. చతుర్థ బ్రాహ్మణము, ఆత్మోపమేవ సర్వత్ర. 3.5. పంచమం బ్రాహ్మణము, సప్తాన్న విశేషములు. 3.6. షష్ఠమ బ్రాహ్మణము, నామరూప కర్మాత్మక శరీరం, దేహం. బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పము. బృహదారణ్యకోపనిషత్ 3 అధ్యాయము 3.1. ప్రథమ బ్రాహ్మణము, విశ్వము అనబడు అశ్వమేధాస్వము. 3.2. ద్వితీయ బ్రాహ్మణము, మానసికాశ్వమేధ యాగము. 3.3. తృతీయ బ్రాహ్మణము, ప్రాణానంద స్వరూప సిద్ధి. వాక్కు దైవాసురులు, అఘ్రాణము సువాసన దైవాసురులు, చూపు దైవాసురులు, శ్రోత్రము వినికిడి దైవాసురులు, మనస్సు దైవాసురులు, ప్రాణమేవ బృహతి. బృహస్పతియః ఋగ్వేద ప్రభుః ప్రాణమేవ వాక్. బ్రహ్మణస్పతి యజుర్వేద యజుః ప్రాణమేవ గానం. సామవేద సామః ఉద్గీతము పవమానము గానరీతులు. ఉద్గాత ఉద్గీతము యజమాని. 3.4. చతుర్థ బ్రాహ్మణము, ఆత్మోపమేవ సర్వత్ర. భయము భయమెందుకు? ప్రజాపతి సృష్టి అంతర్గత విశేషాలు. అవ్యక్తము సృష్టి జీవాత్మ పరమాత్మల గురించిన ఉపాసన. బ్రహ్మమే నేనైనప్పుడు బ్రహ్మమును తెలుసుకుంటున్నది ఎవరు? వామదేవ మహర్షి. బ్రహ్మతత్వ సోహం సిద్ధి. ఆత్మతో అనన్యము క్షత్రము క్షత్రియ దేవతా సృష్టి క్షత్రియత్. క్రియా దక్షత విశ్వం అసృజత. వైశ్వదేవ సృష్టి వైశ్వశక్తి. సౌద్రం వరం అసృజత. సౌద్రదేవ సృష్టి సౌద్రశక్తి పోషణశక్తి. సత్య ధర్మములు సత్విధి. కర్మలు ఎందుకు చేయాలి? గృహస్థ ధర్మములు ఆత్మకామ పాంక్త యజ్ఞము పాంక్తము. 3.5. పంచమం బ్రాహ్మణము సప్తాన్నములు. దేవతల ఆహారము హుత ప్రహృతములు. పయా పాలు స్వరూపమైన అన్నము. సప్తాన్నముల అక్షేత్వము జీవాత్మాన్నములు మనోవాక్ ప్రాణములు. మనస్సు 2 శరీరములు. ఏతే సర్వ ఏవ సమానః సర్వే అనంతాః. కాలరూప ప్రజాపతి షోడశ కళలు. పాంక్తకర్మలు కర్మఫలములు. పునః సవివరణ. అంతా ప్రజాపతి స్వయం ప్రదర్శనమే. మనుష్యలోక జయము సంప్రతి లేక సంప్రదాన కర్మ వ్రతము. ఇక పితృలోకము జయించే విధి దేవలోక జయము. మయా తతం ఇదం సర్వం. ఇంద్రియములన్నీ ముఖ్య ప్రాణం యొక్క తేజోవిభవములే. ఇంద్రియముల మధ్య ఘర్షణ కథ. దేహములో ముఖ్య అధిదేవత ఎవరు? ప్రాణవాయుదేవత యొక్క నిరహంకార వ్యాపారము. దేవతల వాయుదేవతా వ్రతము లేక ప్రాణదేవతా వ్రతము అభగ్న వ్రతము. 3.6. షష్ఠమ బ్రాహ్మణము, నామరూపకర్మ చమత్కారం. నెమ్ ఫోర్మ్ అండ్ ఫంక్షనింగ్. 1. నామము. 2. రూపము. 3. కర్మ. బృహదారణ్యకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. బృహదారణ్యకోపనిషత్ 4 అధ్యాయ 4.1. ప్రథమం బ్రాహ్మణం అజాతశత్రు బ్రాహ్మణం. 4.2. ద్వితీయం బ్రాహ్మణం శిశు బ్రాహ్మణం. 4.3. తృతీయం బ్రాహ్మణం మూర్తామూర్త బ్రాహ్మణం. 4.4. చతుర్థ బ్రాహ్మణం మైత్రేయీ బ్రాహ్మణం. 4.5. పంచమం బ్రాహ్మణం మధు బ్రాహ్మణం. 4.6. షష్ఠమ బ్రాహ్మణం వంశ బ్రాహ్మణం. బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పము. బృహదారణ్యకోపనిషత్ 4 అధ్యాయము 4.1. ప్రథమ బ్రాహ్మణము అజాతశత్రు బ్రాహ్మణము. ఆదిత్య పురుష బ్రహ్మము చంద్రమస బ్రహ్మము. విద్యుత్ బ్రహ్మము వెలుగు తేజోపుంజము. ఆకాశ బ్రహ్మము వాయు బ్రహ్మము. అగ్ని బ్రహ్మము అప్సు బ్రహ్మము. ఆదర్శ పురుషుడు అంతం పశ్చాత్ వెళ్ళిచున్న వ్యక్తి వెనుక గాలి వలన పుట్టు శబ్దము. దిక్షు పురుష ఉపాసన ఛాయామయ పురుషోపాసన. బుద్ధియేవ బ్రహ్మం ఉపాసన. జాగ్రత్ జాగ్రత్ ఉపసంహారము సుషుప్తి 4:2 ద్వితీయ బ్రాహ్మణము శిశు బ్రాహ్మణము 7 అక్షరకారణ దేవతల ప్రాణదేవతాస్తుతులు 7 ఋషులు వాక్ ఇంద్రియములు అత్రిమహర్షి ఫలశ్రుతి 4:3 తృతీయ బ్రాహ్మణము మూర్తమూర్త బ్రాహ్మణము మత్యం అమృతం సంఘాతము కేవలము కించిజ్ఞము అల్పజ్ఞము సర్వజ్ఞము స్థితము వ్యత్ సత్ త్యత్ పంచభూతములు మూర్తమూర్తత్వము అమూర్తము అమూర్త ధర్మములు దేహి తత్వము అధ్యాత్మము అమూర్తము గురించిన మరికొన్ని విశేషాలు. పురుష రూపము 4:4 చతుర్థ బ్రాహ్మణము మైత్రేయీ బ్రాహ్మణము 4:5 పంచమ బ్రాహ్మణము మధు బ్రాహ్మణము ఇమా ఆపః సర్వేషాం భూతానాం మధ్వా సమపాగ్. అగ్ని వాక్ స్వరూపము వాయువు ప్రాణస్వరూపము ఆదిత్యుడు సూర్యుడు చూపు స్వరూపుడు దిక్పురుషుడు వినికిడి స్వరూపము చంద్రుడు మనోస్వరూపము విద్యుత్ తేజస్సు మెరుపు చర్మములోని స్పర్శ స్వరూపము మేఘగర్జన తేజోపురుషుడు దేహేంద్రియ సంఘాతకర్త యగు శబ్దరూప తేజోపురుషుడు విశ్వ ఆకాశ తేజోపురుషుడు హృదయాకాశ పురుషుడు విశ్వధర్మము దేహములోని ఇంద్రియ మనోబుద్ధి ధర్మములు సత్యము సర్వభూతములు జగత్తులోని విజ్ఞానాత్మాభిమాని దేహములలోని విజ్ఞానాత్మాభిమాని దధ్యన మహర్షి అశ్విని సంవాదము మధు బ్రహ్మ విద్య 4:6 షష్ఠమ బ్రాహ్మణము వంశబ్రాహ్మణము బృహదారణ్యకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం బృహదారణ్యకోపనిషత్ 5:1 ప్రథమం బ్రాహ్మణం యాజ్ఞవల్కీయ కాండము అశ్వల బ్రాహ్మణము 5:2 ద్వితీయం బ్రాహ్మణము ఆత్తభాగ బ్రాహ్మణము 5:3 తృతీయం బ్రాహ్మణం యాజ్ఞవల్క్య భుజ్యు సంవాదము 5:4 చతుర్థ బ్రాహ్మణం యాజ్ఞవల్క్య ఉషస్థ సంవాదము 5:5 పంచమం బ్రాహ్మణం యాజ్ఞవల్క్య కహోల సంవాదము 5:6 షష్ఠమ బ్రాహ్మణం యాజ్ఞవల్క్య గార్గీదేవి సంవాదము 5:7 సప్తమం బ్రాహ్మణం యాజ్ఞవల్క్య 6 ఉద్దాలక సంవాదము 5:8 అష్టమం బ్రాహ్మణం అక్షర బ్రాహ్మణము 5:9 నవమం బ్రాహ్మణం యాజ్ఞవల్క్య శాకల్య సంవాదము బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పము బృహదారణ్యకోపనిషత్ 5:1 ప్రథమ బ్రాహ్మణము యాజ్ఞవల్కీయ కాండము అశ్వల బ్రాహ్మణము మృత్యువునకు సాక్షిగా అయి మృత్యువును జయించటం యజమాని ఆదిత్య స్వరూపుడై అహోరాత్రములను జయించటం యజమాని ప్రాణవాయు ఉపాసనచే ప్రాణస్వరూపుడై కాలము నుండి అతిముక్తి 5:2 ద్వితీయ బ్రాహ్మణము ఇంద్రియములు గ్రహత్వమతి గ్రహత్వము ఆత్మజ్ఞాని మరణానంతరము అజ్ఞాని మరణానంతరము 5:3 తృతీయ బ్రాహ్మణము వ్యాజ్ఞవల్క్య భుజ్య సంవాదము అపరోక్షాత్మ ఆత్మకు బంధము లేదు 5:4 చతుర్థ బ్రాహ్మణము యాజ్ఞవల్క్య ఉషస్థ సంవాదము అపరోక్షాత్మ 5:5 పంచమ బ్రాహ్మణము యాజ్ఞవల్క్య కహోల సంవాదము ఆత్మవేత్తత్వము 5:6 షష్ఠమ బ్రాహ్మణము వ్యాజ్ఞవల్క్య గార్గి సంవాదము లోకాతీతం పరంబ్రహ్మ 5:7 సప్తమ బ్రాహ్మణము వ్యాజ్ఞవల్క్య 6 సంవాదము సూత్రాత్మ సూత్రమునకు అంతర్గతమైన అంతర్యామి పృథివీ అంతర్యామి జలస్వరూపోహి అగ్నిస్వరూపోహి ఇత్యాదయః 5:8 అష్టమ బ్రాహ్మణము అక్షర బ్రాహ్మణము నిర్గుణ బ్రహ్మము ప్రశాసనము కోమాండ్ 5:9 నవమ బ్రాహ్మణము యాజ్ఞవల్క్య శాకల్య సంవాదము ఉపాసకుడు ఉపాస్యముల ఏకత్వము 33 దేవతలు 6 విశేష దేవతలు 5:9-7 ముగ్గురు దేవతలు 5:9-8 ఇద్దరు దేవతలు 1.5 దేవత ఒక్క దేవుడు ప్రాణదేవత దక్షిణ దిక్కు యమోపాసన యమోఆత్మాహం 5:9-21 ప్రతీచి పడమర దిక్కు వరుణదేవోపాసన వరుణదేవోహం ఉత్తర దిక్కు సోమదేవత సోమదేవోహం ఊర్ధ్వదిక్ అగ్ని ఉపాసనాదేవత అగ్నిదేవోహం బ్రహ్మము యొక్క విలక్షణ లక్షణములు బృహదారణ్యకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం బృహదారణ్యకోపనిషత్ 6:1 ప్రథమం బ్రాహ్మణం యాజ్ఞవల్కీయకాండము షడాచార షటాచార బ్రాహ్మణము 6:2 ద్వితీయం బ్రాహ్మణం కూర్చ బ్రాహ్మణము, 6-3 తృతీయం బ్రాహ్మణం, 6-4 చతుర్థ బ్రాహ్మణం శారీరక బ్రాహ్మణము, 6-5 పంచమ బ్రాహ్మణం మైత్రేయి బ్రాహ్మణము రిపీటెడ్ ఫ్రోమ్ 4-4 బ్రాహ్మణం, 6-6 షష్ఠమ బ్రాహ్మణం వంశహ బ్రాహ్మణం రిపీటెడ్ ఫ్రోమ్ 4-6 బ్రాహ్మణం. బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పము. బృహదారణ్యకోపనిషత్ షష్ఠమ అధ్యాయము 6-1 ప్రథమ బ్రాహ్మణము యాజ్ఞవల్కీ కాండము 6 ఆచార్య బ్రాహ్మణము 1. వాక్ వై బ్రహ్మేతి, 2 ప్రాణో వై బ్రహ్మేతి, 3 చక్షుర్వై బ్రహ్మేతి, 4 శ్రోత్రం వై బ్రహ్మేతి, 5 మనో వై బ్రహ్మేతి, 6 హృదయం వై బ్రహ్మేతి, 6-2 ద్వితీయ బ్రాహ్మణము కూర్చ బ్రాహ్మణము. జాగ్రత్ పురుషుడు స్త్రీపురుష ద్వంద్వరూప భోగ్య భోక్తలు. తేజస పురుషుడు సూక్ష్మ శరీరాభిమాని స్వకీయ ప్రాణస్వరూపధారణ ఉపాసనా క్రమములు. 6-3 తృతీయ బ్రాహ్మణము అజ్యోతిర్బ్రాహ్మణము. సూర్య తేజస్సు జ్యోతి, అగ్నిజ్యోతి, వాక్జ్యోతి, ఆత్మజ్యోతి. ఆత్మజ్యోతి యొక్క అప్రమేయత్వము స్వప్నకల్పన సిద్ధాంతము, అప్రమేయమగు ఆత్మజ్యోతి మోక్షము గురించియే. సుషుప్తస్థానము అవిద్య స్వప్నానుభూతులు. సుషుప్తస్థితి అఖండజ్యోతి స్వరూపమే. న పశ్యేత ఆత్మయే ద్రష్ట దృశ్య స్వరూపము కూడా. మనుష్యానందము దేహేంద్రియాభిమానము జాగ్రత్ అవస్థ జాగ్రత్ అభిమాని విశ్వుడు. స్వప్నావస్థ స్వప్నాభిమాని తేజసుడు. పునర్జన్మ నూతన దేహావిష్కరణ. 6-4 చతుర్థ బ్రాహ్మణము శారీరక బ్రాహ్మణము. లింగ శరీరము మరొక దేహము అవిద్య కామపురుషుడు. సకామి కామకామి, అకామి అకామకామి జీవన్ముక్తుడు. అవిద్యోపాసన ఆత్మానం అహమస్మితి సోహం గానము. ఆత్మ ఉన్నచోటెక్కడ ఎట్టిది? ఆత్మ ఆత్మజ్ఞాని లక్షణములు. 6-5 పంచమ బ్రాహ్మణము మైత్రేయీ బ్రాహ్మణము. 6-6 షష్ఠమ బ్రాహ్మణము గురు పరంపర నమస్కారము. బృహదారణ్యకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. బృహదారణ్యకోపనిషత్ 7 7-1 ప్రథమ బ్రాహ్మణము అఖలకాండము ఓం ఖం బ్రాహ్మణము. 7-2 ద్వితీయం బ్రాహ్మణము ప్రజాపత్య బ్రాహ్మణము. 7-3 తృతీయం బ్రాహ్మణం హృదయ బ్రాహ్మణం. 7-4 చతుర్థం బ్రాహ్మణం సత్య బ్రాహ్మణం. 7-5 పంచమం బ్రాహ్మణం సత్యబ్రహ్మ సంస్థాన బ్రాహ్మణం. 7-6 షష్ఠమం బ్రాహ్మణం మనోబ్రాహ్మణం. 7-7 సప్తమం బ్రాహ్మణం విద్యుత్ బ్రాహ్మణం. 7-8 అష్టమం బ్రాహ్మణం వాధేను బ్రాహ్మణము. 7-9 నవమం బ్రాహ్మణం వైశ్వానరాగ్ని బ్రాహ్మణము. 7-10 దశమం బ్రాహ్మణం గతి బ్రాహ్మణం. 7-11 ఏకాదశం బ్రాహ్మణం తపో బ్రాహ్మణం. 7-12 ద్వాదశం బ్రాహ్మణం అన్న ప్రాణ బ్రాహ్మణము. 7-13 త్రయోదశం బ్రాహ్మణం ఉబ్ధ బ్రాహ్మణము. 7-14 చతుర్దశం బ్రాహ్మణం గాయత్రీ బ్రాహ్మణము. 7-15 పంచదశం బ్రాహ్మణం సూర్యాగ్ని ప్రార్థనా బ్రాహ్మణము. బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పము. బృహదారణ్యకోపనిషత్ 7 7-1 ప్రథమ బ్రాహ్మణము అఖలకాండము ఓం ఖం బ్రహ్మ బాహ్మణము. 7-2 ద్వితీయ బ్రాహ్మణము ప్రాజాపత్య బ్రాహ్మణము. 7-3 తృతీయ బ్రాహ్మణము హృదయ బ్రాహ్మణము. 7-4 చతుర్థ బ్రాహ్మణము అసత్య బ్రాహ్మణము. 7-5 పంచమ బ్రాహ్మణము సత్యబ్రహ్మ సంస్థాన బ్రాహ్మణము. 7-6 షష్ఠమ బ్రాహ్మణము మనోబ్రాహ్మణము. 7-7 సప్తమ బ్రాహ్మణము విద్యుత్ బ్రాహ్మణం. 7-8 అష్టమ బ్రాహ్మణము వాక్ బ్రాహ్మణము. 7-9 నవమ బ్రాహ్మణము అవైశ్వానరాగ్ని బ్రాహ్మణము. 7-10 దశమ బ్రాహ్మణము గతి బ్రాహ్మణము. 7-11 ఏకాదశ బ్రాహ్మణము తపో బ్రాహ్మణము. 7-12 ద్వాదశ బ్రాహ్మణము అన్నప్రాణ పదార్థము శక్తి బ్రాహ్మణము. 7-13 త్రయోదశ బ్రాహ్మణము ఉక్త బ్రాహ్మణము. 7-14 చతుర్దశ బ్రాహ్మణము గాయత్రీ బ్రాహ్మణము. ద్విపద ద్విజ త్రిపద త్రయి విద్య అఖండ అనన్యానుభవం. కిం సత్యం? సత్యము ఏదై ఉన్నది? గాయత్రి ప్రసాదించు రక్షణ ఉపనయన సంస్కారము గాయత్రి పరమార్థోపాసన వాక్ ప్రకటన అనుష్ఠుప్ ఛందస్సు ఉపస్థానము ఉపాసనతో కూడిన నమస్కారము 7-15 పంచదశ బ్రాహ్మణము సూర్యాగ్ని ప్రార్థనా బ్రాహ్మణము బృహదారణికోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం బృహదారణికోపనిషత్ 8వ అధ్యాయ 8.1. ప్రథమం బ్రాహ్మణము ప్రాణ సంవాద బ్రాహ్మణము 8.2. ద్వితీయం బ్రాహ్మణం కర్మవిపాక బ్రాహ్మణము 8.3. తృతీయం బ్రాహ్మణం శ్రీమంత బ్రాహ్మణము 8.4. చతుర్థ బ్రాహ్మణం ధ్రేతసో వాజపేయ బ్రాహ్మణము 8.5. పంచమం బ్రాహ్మణం వంశ బ్రాహ్మణము బృహదారణికోపనిషత్ అధ్యయన పుష్పమ బృహదారణికోపనిషత్ 8వ అధ్యాయము 8.1. ప్రథమ బ్రాహ్మణము ప్రాణ సంవాద బ్రాహ్మణము నేత్రేంద్రియము చూపు ప్రతిష్ఠత శ్రోత్రేంద్రియము వినికిడి సంపద మనస్సు సర్వమునకు ఆశ్రయము ప్రజాతి ప్రేతస్సు సంతానమును ఉద్భవింపజేయునది ప్రాణాహం శ్రేయసే వివదమాన వాక్ ఇంద్రియము ద డివైన్ ఫోర్మ్ ఆఫ్ టోకింగ్ ఎబిలిటీ చక్షు చూపు ఇంద్రియము ద డివైన్ ఫోర్మ్ ఆఫ్ సీయింగ్ ఎబిలిటీ శ్రోత్రేంద్రియము వినికిడి ద డివైన్ ఫోర్మ్ ఆఫ్ హియరింగ్ ఎబిలిటీ మనస్సు ఆలోచన ద డివైన్ ఫోర్మ్ ఆఫ్ థింకింగ్ ఎబిలిటీ రేతస్సు జననేంద్రియము ద డివైన్ ఫోర్మ్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఎబిలిటీ ప్రాణోత్క్రామిషన్ 8.2. ద్వితీయ బ్రాహ్మణము కర్మ విపాక బ్రాహ్మణము మొదటి ప్రశ్న 2వ ప్రశ్న 3వ ప్రశ్న 4వ ప్రశ్న 5వ ప్రశ్న సంక్షిప్తంగా 5 ప్రశ్నలు పంచాగ్ని విద్య 4వ ప్రశ్నకు సమాధానము 1. ప్రథమాగ్ని నిద్యులోకాగ్ని శ్రద్ధాను హోమద్రవ్యము సోమో రాజా ఉదయం 2. ద్వితీయాగ్ని పర్జన్యాగ్ని 3. తృతీయాగ్ని లోకాగ్ని 4. చతుర్థాగ్ని పురుషాగ్ని 5. పంచమాగ్ని స్త్రీ అగ్ని మరణానంతరము మొదటి ప్రశ్నకు సమాధానము 5వ ప్రశ్నకు సమాధానము గతులు అశాస్త్రీయ కర్మిష్ఠులు 8.3. తృతీయ బ్రాహ్మణము శ్రీమంత బ్రాహ్మణము పైహపానవ్రతము శ్రీమంతవ్రతము మంతకర్మ స్మార్తాగ్ని సహిత కర్మ వ్రతదీక్ష తరువాత 12వ రోజు శ్రీమంతన స్తోత్రము 8.4. చతుర్థ బ్రాహ్మణము రేతసో వాజపేయ బ్రాహ్మణము రేతస్సు జీవుల కల్పనాసారము రేతసో వాజపేయ యజ్ఞము అయజ్ఞము ప్రాయశ్చిత్తము నీటిలో వీర్యపతనము జరిగినప్పుడు ప్రాయశ్చిత్తము దంపతులు సంతానము కావాలనుకున్నప్పుడు సంతానము దంపతులు వద్దనుకున్నప్పుడు దంపతులు తిరిగి సంతానము కావాలనుకున్నప్పుడు మంత్రముతో జారపురుషుని శిక్షించు విధి స్త్రీ రజస్వల బహిష్ఠు అయి 3 రాత్రుల తర్వాత 4వ రోజు నిర్వర్తించుటకు చెప్పబడు శాస్త్ర విధులు ఆలింగన మంత్రము స్త్రీ ప్రసవించుచున్న సమయములో పురుషుడు తలుచుకోవలసిన మంత్రము జాతక కర్మ నామకరణము అభిమంత్రేతి 8.5. పంచమ బ్రాహ్మణము వంశ బ్రాహ్మణము